సావిత్రాది జుహోతి ప్రసూత్రే చతుర్గృహీతేన జుహోతి చతుష్పాదః పశవః పశూనే వావరుంధే త్రిశ్రోదిక్ష్వేవ ప్రతిష్ఠతి ఛందాగుంసి దేవేభ్యోపాక్రామన్నవో భాగాని హవ్యం రక్ష్యామైతి తేభ్యయేతచ్చతుర్గృహీతమధారయన్ పురోనవాక్యాయీయాజ్యాయీ దేవతాయీ వషట్కారాయ యచ్చతుర్గృహీతం జుహోతి ఛందాగస్యేవ ేణాదిధాన్య ప్రీతాని దేవేభ్యోహ్యం వహంత్యయం కామయేత పాపీయాచిత్యేకైకంతస్య జుహుయాదాహుతేభిరేణమవగృహ్ణాది పాపీయాన్ భవతియం కామయేత వదీయాచి సర్వాణిదశ్చానుద్రస్య జుహుయాదాహుతేవైనమభిక్రమయతివదీయాన్భవత్యసో ేతాభిత్రాణి భవంతష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్యస్తేనైవ యజ్ఞముఖాదృధ్యా అగ్నేర్దేవతాయైనైత్యష్టౌ సావిత్రాణి భవంత్యాహుతన్న భవే త్రిపదమేవ యజ్ఞముఖే విజాదయతి యది కామలే ఛందాగుంది యజ్ఞశసేనాయమిత్రుజమంతమాంకుర్యాచ్ఛందాగస్యేవ యజ్ఞశసేనార్పయతి యది కామలే యజమానయజ్ఞశసేనార్పయమిది యజురం భవం కుర్యాజమానమేవ యజ్ఞశసేనార్పయత్రిజాస్తోమకం సమర్థయేత్యాహ సమర్థే చతుర్భిరభిమానస్తే ఛందాగం ఛందోభిరేవ దేవస్య పాదవిదః ప్రథమయత్యాహ ప్రసూత్యాగ్నిర్దేవ ేణం ప్రాపిశత్సేతామోదిమోదిరాభవతి సయో నిత్రావత్కల్మాజీభవతి రూపసమర్థ్యాక్షుణోద్భవతీతామునశ్చార్కస్యావృద్ధ్యేవ్యామమాత్రే భవత్యేతావద్వై పురుషేర్వేద్యం వేద్యంహితా పరిమితా భవత్యపరిమితస్యావృద్ధ్యేయో వనస్పతీనా ఫలగ్రహిస్తేవాన్ ఫలగ్రహిర్వేణుర్వైణవే భవతి వీర్యస్యావృద్ధ్యై ేణ క్రియత ఇమాముష్కృత్తేజస్కృతేమేవాన్మహిమానం వ్యాజత్తేంజాగుంగాదభ్యుమతి గర్దభమయత్తే గర్దభం నిష్టాపయస్వాదస్వాగర్దభోదత్తరోగే యోగే తమస్తరమిత్యాహ యోగే యోగే వైనైయం దేవాదేవాదేహవామహిత్యాహాన్నం వై వాజోన్నమేవావరుంధే సఖాయీంద్రమోదరమిత్యాహేంద్రియమేవావరుంధేర్దేవ భ్యోదిలాయతం ప్రజాపతిరన్మవిందత్రాజాపత్యోశ్వశ్వేతం భరత్యనువిత్తే పాపవశ్యతం వారేణ క్రియతేయత్సేయసా చ పాపీయపాలం కర్మ కుర్వంతి పాపీయాగర్దభాష్పం పూర్వన్నయంతి పాపవశ్యతస్య వ్యాపత్యేయస్మాశ్రేయాగుం తం పాపీయాన్ పశ్చాదన్వేది బహుర్వే భవతాభ్యాదుర్వ్యా భవదేవ ఖలు ేణయోగ్రంచినతే వజ్రష్ట ప్రదోర్వణ్యవక్రామన్నశస్తేహ వజ్రేణైవ పాత్మానం భ్రాతవ్యమవక్రామజ రుద్రస్య గాణవత్యాదిత్యాహ రుద్రామే పశవో రుద్రాదేవ పశో నిర్యాచాత్మనే కర్మ గురుదే పోష్టాధీరా సహేత్యాహ పూషా వా అధ్వనాగం గన్నేతమే పురేషాయత నోమాయ్ఞిరంగిరసోమాయ తమగ్రే దేవతానాగం సమఫలం పృథివ్యాశ్వశ్చాహ్యం పురేష్టమంగిరస్పదచ్చేహేత్యాహ సాయతనమేవైనం దేవతాభిః సంభరత్యజ్ఞం పురేష్టమంగిరస్పదచ్చేమయిత్యాహేన సంగచ్చ దేవాజమేవాస్య వృంత ప్రజాపతయే పృథివ్యాగ్ఞ సం సంభృత్యహుయం వై ప్రజాపతిస్తేతృష్యామయ్యాష్యమంగిరస్తుష్యామయ్యాక్షాదేవ ప్రజాపతయ ప్రతి ప్రోక్షాగ్ని సంభరత్యగ్ని పురేష్యమంగిరస్తామయ్యాహజైన సంగచ్చేవాదమేవాస్తమిక్షాత్యా ఆగత్య వాజ్యధ్వన ఆక్రమ్య వాజన్ పృథివే విద్యాహేచ్చేవైనంభోర్వయా విందత్యుత్తరయాభ్యామాక్రమయ ప్రతిష్ఠిత్యా అనురూపాభ్యాస్మాదనురూపా పశవ ప్రజాయంతే పృష్టం పృథివీ కథస్తమిత్యాహేభ్యో వాకేభ్య ప్రజాపతిస్తమేరేద్రూపమేవాన్మహిమానం వ్యాచష్టే వజ్రీవాదద్భ్యోమభిర్భయాద్భ్యోయం దుష్యాత్తమధస్మదంధ్యాయేద్వజ్రేణైవేనగ్రస్తృణుతే ముక్రామోదక్రమేది నిద్వాభ్యాముక్రమయే ప్రతిష్ఠిత్యానలోపాభ్యాంతస్మాదనలోపా పదవ ప్రజాయంతేవోపదిర్యద్రవా ఆపౌమగచ్చంతి పదోషధయ ప్రతిష్టంత్యోషధే ప్రతిష్టంతే పదవోన ప్రతిష్టంతి పశో నిజ్ఞో నిజ్ఞం యజమానౌ యజమానం ప్రజాస్తస్మాదవోపదిశతి ప్రతిష్ఠిత్తే యద్భర్జునభగ్నాహుయంజుభుజాగంధర్య ద్రక్షాగం జయజ్ఞగంహన్యజిరణ్యముపాస్యజుహోత్యజ్ఞవత్యేవజుహోదినాంభర్యభవజయజ్ఞగం రక్షాగం జగ్రంతి నిఘర్మ్యజ్ఞం మనసా హృదయ్యాహ మనసా హిపురుషోయజ్ఞమభిగచ్చతి ప్రతిష్యంతం భువనాని విశ్వేత్యాహ సర్వజ్ఞత్యేన ప్రత్యంక్షేది పృథుంజిరశ్చాభయసా భృగంతమిత్యాహాన్పోత్యేన జాతో మహాన్ భవతి వ్యతిష్టమన్న గౌరవసం విదానమిత్యాహాన్నమేవాస్మైస్మరతేహంభేదాత్వాజిఘర్మిభజతాఘృతేనేత్యాహతస్మాద్యపురుషోమనసాభిగచ్చతి తద్వాచావధత్యరక్షసేత్యారక్తరామవహత్యైవర్యశ్రేష్ఠన్నోజ్ఞాభజలిమేవాస్మిన్ దధాత్యపజలివాన్ భవతి ఏవం వేద మనస్పదేభ్యాంజుహోత్యాహత్యోరాభ్యాం ప్రతిష్ఠిత్తే యజ్ఞముఖే యజ్ఞముఖే వై క్రియమాణే యజ్ఞగం రక్షాగం విజిఘాగం దంతే తరిహి ఖలు వాజ్ఞముఖం యజ్ఞేన దాహుదిరక్షతే పరిలిఖతి రక్షాగస్య వహంతి గాయత్రియా పరిలిఖతి తేజావై గాయత్రీ తేజ దైవైనం పరిగృహాది సృష్టుభా పరిలిఖతేంద్రియం వై సృష్టగేంద్రియేణైవైనం పరిగృహాచ్చనష్టుభా పరిలిఖత్యనష్టసర్వాణి సంధాగం దివరిభో పర్యాప్యై మధ్యతో రక్తుభావాగ్వానష్టప్తస్మాన్ మధ్యతో వాచావదామో గాయత్రియా ప్రసమయా పరిలిఖత్యసానష్టుభాసత్ర భాతేజోగాయత్రీయజ్ఞోనష్టుగేంద్రియం ద్రష్టప్తేజసాదివేంద్రియేణ జోభయతో జనయతి జ్యోతిష్మందన్వాత ప్రజాశ్రుతాత్మయత్తం దేవాధర్తేన శివం ప్రజాభ్యోహిగం సంతమిత్యాహ ప్రజాభ్యదేవైనగం శమయతి ద్వాభ్యాహం ఖనది ప్రతిష్ఠిత్యాం పృష్టమధీతి పుష్కరవర్ణమాహరత్యమాంబాదేతృష్టం యత్పుష్కరవర్ణగం రూపే నైవేన ఆహరది పుష్కరవర్ణేన సంభరతి యో నిర్వాగ్నే పుష్కరవర్ణగం సయోనిమేవాగ్నిగం సంభరతి కృష్ణాజినేన సంభరతి యజ్ఞో వై యజ్ఞేనైవ యజ్ఞగం సంభరతి గ్రామ్యానాహం పశూనాం చర్మణా సంభరే గ్రామ్యాన్ పశూంచితార్పయే కృష్ణాజినేన సంభరత్యారణ్యానేవ పశూంచితార్పయతి తస్మాత్ సమావత్ పశూనాం ప్రజాయమానానామారణ్యా పదభక్తమీ జాగుంసశ్రుతాశ్రుతాలో పదస్తంభర సత్యసోచ్యస్య మేభ్యం కృష్ణాజినం చ పుష్కరవర్ణం జగద్గస్తునాదీయం వే కృష్ణాజినమసో పుష్కరవర్ణభాభ్యామేవేన పరిగృహ్ణాచ్చేభ్యో నిరాగతమ సర్వాన్నవశ్యత సర్వాత్వాసమో నిరమంతరగ్నైత్యాహయేవేన మన్వపశ్యత్తేనైవేన సంభరవిత్వామగ్నే పుష్కరాదధేత్యాహ పుష్కరవర్ణేత్యేన ఉపశ్యతమవిందత్తమత్వాదధ్యంగ్యాహ్యం ేవాంభరందాగుంఛందోభిదేవగాయత్రేభిర్బ్రాహ్మణస్య గాయత్రో హి బ్రాహ్మణస్తృష్టక్భిరాజన్యోలింకామగేతపసీయాభిష్టస్కంభరేత్తేజస్తైవాస్మాదింద్రియం సంభరత్యష్టాక్షరాగాయత్రీ గాయత్రోగావాదేవాగ్నిష్టకం సంభరతిహోదరిత్యా దేవతాగేవాస్మై సగం సాధయతి నిహోతేతి మనుష్యాం సగం శ్రీరస్మే దివయాగం స్వాహిరేణ్యాగ్రే అన్నామిత్యా దేవ మనుష్యాదేవాస్మై సగం సన్నాన్ ప్రజనయతి క్రూరమిపశ్చాఖ్యపౌపసృత్యాంతాశాంతాభిరేవాశమయతి సంతే వాయుమాదరిష్మాదధారిత్యాహ ప్రాణో వై భార్య ప్రాణేనైవాస్యై ప్రాణకం సందధారి సంతే వాయురిత్యాహ తస్మాయు ప్రచ్యుతాదివృష్టిరేత్తే తస్మై చదే విమగణస్తభ్యమిత్యాహజ్వాదవరస్మే వృష్టిం సర్వాగతోషత్కరుషట్కారస్యాన్నషట్కరుషాగం దయజ్ఞగం హన్యర్వణిత్యాహ పరాక్షమేవ భషట్కరోషత్కారోజయజ్ఞగం రక్షాగం దగ్ఘం త్రిసుజాతోజ్యోతిభోపణ్యర్వాగం ఛందాగం ఖలు ప్రియాతనో ేదుకాసోం వేద వారణో భాగ్యరుపణ్యపుజతిష్టస్వద్భవోద్భవోషణ భూతయ్యాముత్తిష్టయ్రదోదయేవాస్యోద్భాం వరుణమేణముత్సృజిద్వాభ్యాం ప్రతిష్ఠిత్తేతజాతో గర్భోదశ్యోనిత్యాహేమే వేదోదశీతయో లేదగర్భోదగ్ఞస్మాదేవ విభృతమోషధేష్మిత్యాహ యదాఖ్యేదం విభరంత్యసచారతరోభవతి ప్రమాదభ్యాధికృద్గాయిత్యాహోషధయో వా అస్య మాతరస్తాభ్యదేవైనం ప్రచ్యామేది స్థిరోభవేద్వంగయితి గర్దభాసానేది సన్నఖ్యదేవైనమేతయా స్థేమ్నే గర్దభేన సంభరతి తస్మాద్గర్దభ పశూనాభ్యారభారితమో గర్దభేన సంభరతి తస్మా ేన్యాన్ పశూన్మే వ్యత్యన్నగ్యేనార్థకం సంభరంతి గర్దభేన సంభరతి తస్మాద్గర్దభోద్యరేతాసంకనిష్టం పశూనాం ప్రజాయతేర్గహరి ప్రజాసువాదేషేత్యారూఢస్వరేశ్వర ప్రజాశ్రుజా ప్రదః శివోభవ ప్రజా దైత్యాహ ప్రజాభ్యగేవేనగం శమయతి మానుషేభ్యస్తమంగిరయిత్యాహ మానవ్యో హి ప్రజాభాజ్యా వా పృథివీ అభిజోషితోమాంతరిక్షం మా వనస్పతేనిత్యాహైభ్యగేవేనం లోకేభ్యశమయతి ప్రైతువాజే కణిక్రదదిత్యాహ వాజేఖ్యేషనానద్రాతభక్పత్వేత్యాహ రాసభగిఖ్యేతమృగోపదన్భరన్నగ్నిం పురేష్టమిత్యాహాగ్నిఖ్యేష భరతి మా భాగ్యాయుధ పురేత్యాహ ేవాస్మిందర్వాయుస్మాగ్రద్దభే పురాయుధ ప్రవీదే విభ్యతి వృషాగ్ఞం వృషణం భరన్ నిత్యాహ వృషాక్ష వృషాగ్నిరపాంగద్భగం సముద్రయమిత్యాహ పాగిష్ గర్భోరగ్నిరగ్నాయాహి వేతయమితి వాయువో లోకైతామగ్నాయాహి వేతయమితి యదాహారయో లోకయోర్వే ఏత్యే ప్రచ్యుతో వాగేన ఆయతనాదగనః ప్రతిష్టాగం సయేతర్యద్ధర్యం జగజమానం చ ధ్యాగత్రదగం సత్యమిత్యాహేయం వా ఋతమహో సత్యమనయోరేపేణం ప్రతిష్టాపయతి నాత్తివాచ్చద్ధర్యం న యజమానో వరుణో వా ఏష యజమానమభ్యేతిగదగ్నిరుపనర్థపోషధయః ప్రతిగృహ్ణేతాగ్నిమేత విద్యాశాంతేభ్యస్కన్ విశ్వా అమతేరేత్యా రక్షతామహత్యేజన్నో అపధర్మదిగోహనదిత్యాహ ప్రతిష్ఠేత్యాపోషధయ ప్రతిమోదర్భమేణ మిత్యాహౌషధయో వా అగ్నేర్భాగేయంతాభిరేమీనకం సమర్థయతి పుష్పావతే సువిప్లా ఇత్యాహ తస్మాదోషధయ ఫలం గృహ్ణంత్యగం భోగద్భరిత్యయ పత్రకం సమాసురదిత్యాహయాభ్యగేవైనం ప్రఖ్యాపయతి స్వేవైనం ప్రతిష్టాపయతి ద్వాభ్యాముపావహరతి ప్రతిష్ఠిత్యై వారుణో వా అగ్నిరుపనర్థో విపాచసేది విశ్రకం సేవిదప్రసూతనేవాస్య విషోజేం వరుణమేణిం విసృజత్యముపసృజత్యాపో వై శాంతాశాంతాభిరేవాస్య విశ్రకం శమయతి పితృభిరుపసృజిత్రవృద్వా అగ్రయామానేవాగ్న్యస్తస్య సృజగం శమయతి మిత్రస్తగం సృజ్య పృథివేత్యా మిత్రో వై శివా దేవానాం తేనైవైనకం సగం సృజతి శాంతే గ్రామ్యానాం పాత్రాణాం కపాలే సగం సృజేత్ గ్రామ్యాని పాత్రాణి సుతార్పయే ధర్మకపాలై సగం సృజత్యేతాని వా అనుపజీవనీయాని తాన్నేవ సుతార్పయతి సర్కరాభిస్తగం సృజతిధృత్యాథో సంపాజాజనో మై సగం సృజత్యేతావాహ్నే ప్రియాతనోర్యదజా ప్రియదేవేనం తనుభాసగం సృజత్యథో తేజదాష్ణాజినస్య లోమభిస్తగం యజ్ఞావై కృష్ణాజినైయజ్ఞేనైవ యజ్ఞగం సగం సృజతిరుద్రా సంభృత్య పృథివే విద్యాహైతాభాజేతం దేవత అగ్నే సమభరంతాభిరేవైనకం సంభరతి మగస్య శిరోదేత్యాహ యజ్ఞోవై మగస్తస్యైతచ్చిరోజి దుఃఖాదస్మాదేవమాహయజ్ఞస్య పదేశ్చైత్యాహ యజ్ఞస్య ప్రతిష్ఠిత్యై ప్రాణ్యాభిర్యచ్చత్యం వందేర్మంత్రయతే విసురత్తాయత్రధ్యంగలో యత్రయమే లోకాలేషాం లోకానామాప్తే ఛందోభిక్కరోతి వీర్యం వై ఛందాగుంసి వీర్యేనైవైనాహం కరోతి యజుషాభిరం కరోతి వ్యావృత్యాయ్యదేం కరోతి ప్రజాపతినారేభ్యముఖేన సంవిధాన్యస్తరాం కరోతి ద్యావాపుషవ్యోర్దోహాయుజుస్తరాం కరోతి పశూనాం దోహాయాష్టాస్తరాం కరోతి ఛందసాం దోహాయణవాజరత్కృయాత్రిమృతమేవ్రగం సంభృత్య భ్రాతృంగాయ ప్రహరస్కృత్యే కృత్వాయ సా మహీ ముఖామితి నిర్ధారి దేవతాస్వేనాం ప్రతిష్టాపయతి సప్తభిర్ధోపయతి సప్తవేశీర్షణ్యా ప్రాణాశిరేతజ్ఞస్య దుఃఖాశీర్షన్నేవ యజ్ఞస్య ప్రాణాన్నధారి తస్మాత్ సప్తశీర్షన్ ప్రాణా అశ్వశగేణ ధోపయతి ప్రాజాపత్యో వా అశ్వస్తయో నిద్వాజాదిత్యాహేయం వా అదిత్యేవాదిత్యాంఖరత్యస్య అక్రూరంగారాయణ హిష్పస్పగం హిరస్తి దేవానాం పావత్నే దేవానాం వాదేతాం పత్రయోగ్రే కురువంతాభిరేవీనాం దధాధిరణాస్తేత్యాహ విద్యాభిధిరణా విద్యాభిరేవీనామభేభ్యాస్తేత్యాహ ఛందాగుం శివేనాశ్చందోభిరేవీనాగశ్రవయేవరోహోత్రయస్తేత్యాహ హోత్రావేవరోహోత్రయోహోత్రాభిరేవీనాం పంచదిశనయస్తేత్యాహ దేవానాం ైర్జనయస్తాభిరేవీనాం పచతి షడ్భ్యః పచతి షడ్వా ఋతవరుతుభిరేవీనాం పచతిద్భ్యః పచంతిద్యాహరస్మాద్భిస్సంవత్సరస్యం వచ్చదేవారుణ్యుషాభిధ్యమైత్రియోపై దిశాంతే దేవస్తా సవితాగ్రవత్విత్యాహ సవిత ప్రసూతయేవీనాం బ్రహ్మణ దేవత విరుద్ధపత్యపద్యమానా పృథివ్యాసాదిశాభిషేత్యాహతస్మాదగ్నిస్సర్వాదిశోనిభాతిష్ఠపృహతేభవోద్భాతిష్ఠధ్రువాగ్రమిత్యాహ ప్రతిష్ఠిత్యా సూర్యం వాక్షృణవాక్షృణత్రేవత్రాగరక్షీరేణాక్షృణత్యపరమం వాయక్షీరం పరమే నైవైనాం పయదాక్షృణత్రేజుషావ్యావృత్తే ఛందాభిరాక్షృణత్రి ఛందాభిర్వాయేషా క్రియతే ఛందాభిరేవ ఛందాగస్యాక్షృణత్రే ఏకవింశ్యామాషే పూర్ణశీర్ణమక్షేత్యమేధ్యామేమాషామేధ్యం పూర్ణశీర్ణమేధ్యేవాస్యామేధ్యం నరపదాయ మేధ్యం గత్వాహరత్యేకవింశ్యేకవింశామే పురుష పురుషస్యాద్యేభ్యర్థం వాణేన మేధ్యం యత్పురుణశీర్ణవింశా విదృణ్ణాం బల్వేకమపాం ప్రతి సప్తమే శీర్షణ్యా ప్రాణేమర్థైర్వాహియావంతోపై మృత్యుబంధమస్తేధాయమాధిపత్యం పరిగాయమగాథాభిపరిగాయమాయేభ్యేవైనల్లోకేభ్యోగే తస్మాద్గాయతేన దేంగాథాభిపృంకేభ్య పశూనాలభదే కామావాగ్రయ కామాదేవాంధే యత్పశోన్నాభేదానవరుద్ధాస్య పశవస్తుర్యత్పర్యజ్ఞకృతానత్రిదేర్యజ్ఞవేషసంకుర్యాజ్ఞశబ్దస్థాపయేద్యాదయామానిశేరిషాణి స్తుర్యత్పశోనాలభతే నైవ పశోనవరుంధేయత్పర్యజ్ఞకృతానత్రిజతి శేత్నామయాదయామత్వాయ ప్రాజాపత్యేన సగ్స్థాపయతి యజ్ఞో వై ప్రజాపతిర్యజ్ఞదేవ యజ్ఞం ప్రతిష్టాపయతి ప్రజాపతి ప్రజాసృజన సరిరితానామన్యదసేత ఆప్రేరవశ్చత్తాభిర్వేషముఖత ఆత్మానమాప్రేణేతేత ఆప్రియభవంతి యజ్ఞో వై ప్రజాపతిర్యజ్ఞమేవేతాభిర్ముఖత ఆప్రేణాప్రపరిమితఛందసో భవంత్యపరిమిత ప్రజాపతి ప్రజాపతేహాప్యాభూనాతిరిక్తామిసునా ప్రజాత్యే లోపశం వైనామైతచ్ఛంద ప్రజాపతే పశవో లోపశా పశూనేమాపరుంధే సర్వాణి వాణి సర్వాణి రూపాణ్యగ్నౌజిత్యే క్రియంతే తస్మాదేత అగ్నేశ్చిత్యస్య భవంతేక వికుంశదిగుంశామిధేనేరన్వాహరుగ్వాణేకవికుంశోర్ధమేవ గచ్చత్యథో ప్రతిష్టామేవ ప్రతిష్టాక్యేక వికుంశశ్చతుర్వికుంశతిమన్వాహ చతుర్వికుంశతిరర్ధమాసాః సంవత్సరః సంవత్సరోగ్నిర్వేష్వానరస్సాక్షాదేవ వేష్వానరమవరుంధే పరాజేరన్వాహపరాంగిపకితు భర్గోలోకః సమాస్త్వాగ్రతమావర్ధయన్ విద్యాహతమాభిరేవాగ్నిం వర్ధయత్రిభిః సంవత్సరం విశ్వాభాహి ప్రతిశ పృథివ్యాత్యాహతస్మాదగ్నిస్సర్వాదిశో నిభాది ప్రత్యౌహతామశ్వినా మృత్యుమస్మాదిత్యాహ మృత్యుమేవాస్మాదవనదద్యుద్వయంతమశస్పరేత్యాహమాత్మానమేవాస్మాదవహంత్యనన్మజ్యోతిరుత్తమమిత్యాహాసౌ మా ఆదిత్య జ్యోతిరుత్తమమాదిత్యస్యైవతాయుజ్యంగచ్చదిన సంవత్సరస్తిష్ఠదినాశ్చ శ్రేస్తిష్ఠదియస్యైత క్రియంతే జ్యోతిష్పదేముత్తమామన్వాహ జ్యోతిరేవాస్మా ఉపదిష్టాత్మధాదిసు భర్గస్య లోకస్యారుఖ్యాత్యై షడ్భిర్దేక్షేది షడ్వారదవరుదుభిరేవైనందేక్షేది సప్తభిర్దేక్షేది పూర్ణగిరే ప్రజాపతి ప్రజాపతేరాత్యోనయోన్యోనాద్య ప్రజాపతి ప్రజాసుజన ప్రజానాగం జేయర్జతి ప్రవృంజా భూతమవరుంధే జగదంగారేషు భవిష్యదంగారేషు ప్రవృణక్తి భవిష్యదేవావరుంధే భవిష్యద్ధి భూజ భూతాభ్యాం ప్రవృణక్తి ప్రతిష్ఠిద్వాజమానః ప్రతిష్ఠిత్యై బ్రహ్మణావాయుషా సంభృతాయ దుఃఖాయేతాజమానో హన్యేతాస్తో విత్రయితా ముఖాంతమేత్యాహ బ్రహ్మవే మిత్ర బ్రహ్మణ్యేవైనా ప్రతిష్టాపయతి నాస్తిజమానోస్తయ్యోహన్యతేభిజ్ఞేతైరేవ కపాలే సంసృజేచ్చైవ ప్రాయశ్చిత్తర్యోగతశ్రేష్ట్యాన్మధిత్వాదస్యావదధ్యా భూతో వాగేతస్వాన్ దేవతాముపేతయ భూతికామస్యాద్య ముఖాదీ సంభవేత్ స దేవతస్య స్యాదథ సంభవత్యేన వై స్వయం భవన్నామ భవత్యేవయం కామయేదభ్యాద్రవ్యమస్మై న్యతస్తావద్యా సాక్షాదేవాస్మే భ్రాతుర్వ్యంజనయత్యంబరేషాదన్నకామస్యావదధ్యాదం బరేషేవ అన్నం ప్రియతే సయోన్మేవాన్నమవరంధే ముంజానవదధాయోర్వే ముంజామోర్జమేవాస్మా అపి తథాగ్నిదాయసక్రముఖం ప్రావిషక్రముఖమవదధాయేవాణ్యక్తంతదేవరుంధాజ్ఞేన ప్రియంధాభ్యం ప్రియనైవేనందామర్దయ్యథోతేజామైకంగదేవాదధాతి భా ఏవరుంధేషమేవేవాదధాదిశాంతేజత్వం మాతురస్యా ఉపస్థగితజాతముపతిష్టదే లోకాయేష్ లోకే స్వామిదం గచ్చత్యథో ప్రాణానేవాత్మంధే నహస్మై పురాగ్రపరసుమృగ్నందస్మై ప్రయోగదేవరిధిరస్మదయత్యలగ్నేజాని చేతి సమిషపాదధాత్యపరసుమగ్నమేవాస్మై స్వదయతి సర్వమస్మై స్వదేయం వేదోదంబరేమాదధాత్యోర్వాదంబరమోర్జమేవాస్మాపి ప్రజాపతిరగ్నిమసృజతగం రక్షాగస్త జిఘాగం క్షోగ్నమపశ్యత్ నవైదరక్షాగస్య పాహతయద్రాక్షోగ్నం భవత్యగ్నేవతేన జాతాద్రక్షాగస్య పహంత్యాశ్వత్థేమాదధాత్యశ్వత్థో వై వనస్పతీనాగం సపత్రదాహో విజిత్యైవైకంకతేమాదధాతి భా ఏవరుంధేషమేవ ఏమాదధాతి శాంతే సంసిదం మే బ్రహ్మోదేశాం బాహో అర్యమిత్యుత్తమే ఔదుంబరే వాజయతి బ్రహ్మణేవ క్షత్రగుంసగ్గశ్యతి క్షత్రేణ బ్రహ్మతస్మాత్ బ్రాహ్మణో రాజన్యమానత్యన్యం బ్రాహ్మణం తస్మాత్ రాజన్యా బ్రాహ్మణవానత్యన్యగం రాజన్యం మృత్యుర్వారేణయజ్ఞరమృతగం హిరణ్యగం హృపాంతరం ప్రతిముంచతే మృతమేవ మృత్యోరంతర్ధత్త ఏకవింశతి నిర్బాధో భవత్యేక వింశదర్వై దేవలోకా ద్వాదశ మాసాః పంచత్తవస్త్రయజమే లోకా అసావాధిత్యేక వింశకేతావంతో వై దేవలోకాస్తేభ్యదేవ భ్రాతృవ్యమంతరే నిర్బాధైర్వై దేవ అసురాన్ నిర్బాధే కుర్వదతం నిర్బాధానాం నిర్బాధత్వం నిర్బాధే భవతి భ్రాతృవ్యానేవ నిర్బాధే కురుతే సావిత్ర్యా ప్రతిమంచతే ప్రసూత్యైరక్తోషాదిత్తరయాహోరాత్రాభ్యామేవేనముద్యక్షతే అగ్నిధారయంద్రవినోదాత్యాహ ప్రాణావై దేవాద్రవినోద అహోరాత్రాభ్యామేవేనముద్యత్య ప్రాణేర్దాధారాదేన ప్రతిముంచతే తస్మాదాదేన ప్రజా ప్రజాయంతే కృష్ణాజినముత్తరం తేజో వై హిరణ్యం ేజసాయైనం బ్రహ్మణా చోభయతః పరిగృహ్ణాతి షడుద్యావగం శక్యం భవతి షడ్వారతవరుతుభిదేవైనముద్యక్షతే చద్వాదశోద్యావగం సంవత్సరేణైవ భౌంజం భవత్యోర్వై ముంజావోర్జైవైనగం సమర్థగతితు భర్ణోది షడ్వాణిత్యమేక్షతే రూపమేవాశ్రైతం మహిమానం వ్యాచర్చే దివం గచ్చతు వః పదేత్యాహతు వర్గమేవైనం లోకం గమయతి సమిద్ధ అంజన్ కృతరం మదీనా ఘృతమగ్నే మధుమత్యం వమానః వాజీవహన్ వాజినం జాతవేదో దేవానాం భక్షిప్రియమాధస్థం ఘృతేనాంజన్ సంపసోదే భయానాం ప్రజానం భాజ్యప్యేతు దేవాన్ అనుత్పాదత్తే ప్రతిదస్తజంతాగస్పధామస్మై యజమానాయ ధేహి ఏద్యశ్చాధిపంచ్చ వాజన్మాదుశ్చాధిమేద్యశ్చ సప్తే అగ్నిష్పాదేవేర్వదుభిస్తజోషాః ప్రేతం వన్నిం వహతు జాతవేదాః స్థీర్ణం బలిః సుష్టనిర్వాజుషానో పృథమానం పృథివ్యాం దేవేభిర్యుక్తమతిస్తజోషాః శోనం కణ్వాణాసువితే దధాతో ఏతా ఉపస్తుభగా విశ్వరూపాభిలక్షయమానాముదాదైః విశ్వాసతే కవచ శుంభమానా ద్వారో దేవే సుప్రాయణా భవంతు అంతరా మిత్రావరుణా చరంతి ముఖం యజ్ఞానామభిదం విధానే ఉషాసా వాగం సుహిరణ్యేషు శిల్పే రథస్య యోనా విగదాదయామి రమాభాగుంసరథినా సువర్ణా దేవో పశ్యంతో భువనాని విశ్వా అభిప్రయం చోదనాభాం విమానా హోదా రాజ్యోజః ప్రతిశా దిశంతా ఆదిత్యేర్నా భారతే విష్ణుయజ్ఞం సరస్వతీ రుద్రైర్నహావీర్ ఇడోపహోదావదభిస్తజోదా యజ్ఞం నో దేవీ రమతేరు ధత్త తుష్టా వీరం దేవగా మంజజానత్తుష్టదర్వాజాయత ఆసురశ్వః తుష్టేదం విశ్వం భువనం జజాన భోక్కర్తారమిగయక్షి హోద అశ్వహృదేనత్మన్యాసవక్త ఉపదేవాగుషః పాఠయేదో వనస్పతిర్దేవలోకం ప్రజానన్నగ్నినా హవ్యాత్సుదితాని వక్షత ప్రజాపతేస్తపసావృధాన సద్యో ధాతోతశిలే యజ్ఞమగ్నే స్వాహా కృతేన హమిషా పురోగా యాహి సాధ్యా హవిరదంతు దేవాః ఓం విష్ణుముఖావై దేవాశ్చందోభిరిమాన్ లోకానపజయ్యమభ్యజయనయద్విష్ణక్రమాన్ క్రమతే విష్ణుదేవ భూత్వా యజమానశ్చందోభిరిమా లోకానపజయ్యమభిజయతి విష్ణాక్రమాస్తుభిమాయేద్యాగాయత్రీ వై శివేత్రేష్టు భవంతరిక్షం జాగతే ద్యౌరానష్టుభేర్తిశ్చందోభిరేవేమాన్ లోకాన్ యథా పూర్వమభిజయతి ప్రజా పతిరగ్నిమసృజతసోష్మాత్ పరాగైత్తమేతజాన్ వేదక్రంథజిదివ్యావైషోగ్నే ప్రియంధామావరుంధజేతామన్వాహాగ్నేరేవైతయా ప్రియంధామావరుంధరేశ్వరోపాదేశపరాఘోయో విష్ణక్రమాన్ క్రమతే చతుర్భిరావర్తతే చత్వారి ఛందాగం ద్విఛందాగం జఖలు వా అగ్నే ప్రియాతమాః ప్రియామేవాశ్చతనువమభిపర్యావర్తతే దక్షిణాపర్యావర్తతే త్వమేవ వీర్యమనుపర్యావర్తతే తస్మాత్ దక్షిణార్థ ఆత్మనా వీర్యావత్పరోభో ఆదిత్యస్యైవామృతమనుపర్యావర్తతే శునశ్యమాజీగత్తిం వరుణో గృహ్ణాత్ సలేతాం వారుణేమ పశ్యత్వయా వైద ఆత్మానం వరుణపాశాదముంచద్వరుణో వాదేతం గృహ్ణాది ముఖాం ప్రతిముంచద ఉదుత్తమం వరుణపాశమస్మదిత్యాహాత్మానమేవేతజా వరుణపాశాన్ముంచత్యాత్వాహారమిత్యాహాక్యేన గంహరతి ద్రువస్తిష్ఠా విజాచలరిత్యాహ ప్రతిష్ఠిత్యాహ విషయమేన గుం సమర్థయత్యస్మిన్ భాష్ప్రమధిశ్రయేత్యాహ రాష్ట్రమేవాస్మిన్ ధ్రువమకలిజం కామయేత రాష్ట్రగ్రస్యాదిహితం మనసాధ్యాయేద్రాష్ట్రమేవత్యగ్రే బృహన్మృషతా మూర్ధో అస్థాదిత్యాహాగ్రమేవైనగం సమానానాం కరోతి యజ్జగ్విమాంతమదరిత్యాహతమదేవాస్వాదవహం దిజ్యోజిషాగారిత్యాహజ్యోజిదేవాస్మిన్ తథాభిస్ చత్వారి ఛందాగం ఛందోభిరేవాదిచ్ఛందోత్తమయామష్టమాయేదాఛందసాంగిరిచ్ఛందామష్టమేవైనగం సమానానాం కరోతి సద్వతి భవతి సత్వమేవైనం గమయతి సప్రేణోపతిష్ఠత ఏతేన వీమత్సప్రేర్భానందనోగ్ప్రియం ప్రియం ధామావరుంధరేకాదశం భవత్యేకథైవ యజమాన వీర్యం దధాతి స్తోమేన వై దేవా అస్మిన్ లోకాద్ధ్రువచ్ఛందోభిరపుష్మేన్ స్తోమస్తేవ ఖలు వానేతద్రోపయ్యద్వాత్ సప్రయ్యద్వాత్ సప్రేణోపతిష్ఠత ఇవ మేవ తేన లోకమభిజయతేద్భ్యష్టక్రమ క్రమదేవమేవతేర్లోకమభిజయతి పూర్వేద్య ప్రక్రామత్యుత్తరేద్యుపతిష్ఠతేతస్మాద్యోగేన్యాసాం ప్రజానాం మనః క్షేమేన్యాసాం తస్మాద్యాయామనః క్షేమ్యస్తేషేతస్మాద్యాయామనఃక్షేమ్యమధ్యమస్తది ముష్టీకరోతి వాచై యచ్చతి యజ్ఞస్య ధృత్యై అన్నపదేన్నస్త నో దేహేత్యాహాగ్నిర్వా అన్నపదిస్త ఏవాస్మా అన్నం ప్రయచ్చత్యనమేవస్య సుష్మిణ యత్యాహ యక్ష్మస్తే దివావే తదాహ ప్రప్రదాతారంతారి నవోర్జన్నో దేహేద్యపదే చతుష్పద యత్యాహాశిషమేవే తామాసాస్తముదత్వా విశ్వే దేవాత్యాహ ప్రాణావే విశ్వే దేవా ప్రాణే దేవై నముద్యక్షతే హయస్మాగేవైనం చిత్తాయోగ్యక్షేతేనైవైనగుం సమర్థయతిరాసాదేతి చత్వారి ఛందాగుం ఛందోభిరేవాదిచ్ఛందత తమయావస్తవాయేషా ఛందసాయ్యవస్మైవైనగుం సమానాకరోతి సద్వజే భవతి సత్వమేవైనం గమయతి ప్రేదజ్ఞే జ్యోతిష్మాలి గాహేత్యాహ జ్యోతిరేవాస్మిన్ దాసి తను ప్రజాయిత్యాహ ప్రజాభ్యేవైనగుం శమయతి రక్షాగుం శివాదేతద్యజ్ఞగుం సృజం పేకజనముత్సర్గ్యత్యక్రందరిత్యన్వాహరక్షదామవహత్యా అనదావహ్యవజితివేవాస్మిన్ దధాస్మాదనస్మీ చ రథీ చాతిథీనామవజితమవజితి మహాన్ భవతి ఏవం వేద సమిధాగ్ఞందువస్తేతి ఘృతానుషిక్తామవసితే ఆగతాయుష్పదాదిత్యం క్రియతే తాదృగేవ తద్గాయత్ర్యా బ్రాహ్మణస్య గాయత్రో హి బ్రాహ్మణస్తృష్ణుభారాజన్యశ్చత్రేష్ణుభోగిరాజన్యాభస్త ప్రవేదయత్యప్సయో నిర్వా అగ్నిస్వామేవైనయ్యోలింగమయతి త్రిభిః ప్రవేదయతి త్రివద్వాహ్నిర్యావానేవాగ్నిస్తం ప్రతిష్టాంగమయతి పరావాహేషోగ్నిం భస్మ ప్రవేదే జ్యోతిష్మదే రామవదధాది జ్యోతిరేవాస్మిన్ దధాదిద్వాభ్యాం ప్రతిష్ఠిత్తే పరావాదేష ప్రజాం పశోరపదిభస్మ ప్రవేదయతి పునరుర్జాయేది పునరుదేది ప్రజామేవ పశూనాత్మన్ధత్తే పునస్త్వాదిత్యా రుద్రావసవస్సమిందామిత్యాహైతావాహేతం దేవతాగ్రేషమైంధదతాభిరేవైన సమిధే బోధా సబోధేత్యుపతిష్టతే బోధయత్తే తస్మాత్ సుత్వా ప్రజా ప్రబుధ్యంతే యథా స్థానముపతిష్టతే తస్మాద్యథా స్థానం వశవః పునరేత్యోపతిష్టంతే యావతిమస్యాగ్నిమాయేసేవసాయతి యమమేవేభయనమస్తేజ్యాత్మనేగ్నిశ్వగ్రేణమాస్యానామతమిచ్ఛందో నావిందంతే దేవాయేతజ్జులపశ్చన్న ృతేవాగ్నిబుద్ధం క్రియదేవాస్యాభేద్యంతమహంతపోక్షిషాన్ేషిగతాదివేతద్వాగ్నేర్వైష్వానరస్య రూపకం రూపేణైవ వైష్వానరమబంధమోషాన్వివతిపుష్టర్వాణేషా ప్రజనమయ్యదోషా పుష్ట్యామేవ ప్రజనమేగ్నిచ్చుతేథోసం ృథివీస్తాయతి అబ్రూతామస్వనౌ సహ యజ్ఞమిదిగరముష్యాయజ్ఞమాధేత్తరస్యామదధాత్తమోషా అభవనేరస్యాయజ్ఞమాధేత్తరముష్యామదధాత్తరతశ్చంద్రమశ్రేష్ణమోషాన్నిమపన్నలాధ్యాయే ద్యావా పృథివ్యోరేవ యజ్ఞే అగ్ని విశ్వామిత్రస్య సూక్తం భవత్యేతేన మే విశ్వామిత్రోగ్నే ప్రియం ధామావరుంధాగ్నేరేవైతేన ప్రియం ధామావరుంధే ఛందాభిర్వై దేవాస్సు భర్గం లోకమాయంత్రస్త్రప్రాజేనుపదధాని చత్వారి ఛందాగ్యుం ఛందాభిరేవ యజమానస్సు భర్గం లోకమే యతేజాగ్యుం భర్గం లోకం యదాంతి సమం లీయంతతే ద్వే పురస్తాత్ సమేజే ఉపాదశ తద్వే పశ్చాత్ సమేజేతాభిర్వై తే దిశాదృగం హనే ద్వే పురస్తాత్ సమేజే ఉపదధాని ద్వే పశ్చాత్ సమేజే దిశాం విధర్త్యా అసోపశపో వై ఛందాగుం సి పశో నేవాస్మై సమేజో దధాచ్యష్టాపుపదధాచ్యష్టాక్షరాగాయత్రీ గాయత్రోగ్యవాగ్యష్టాపుపదధాచ్యష్టాక్షరాగాయత్రీ గాయత్రీ సు భర్గం లోకమంజదా వేద సు భర్గస్ లోకస్య ప్రజ్ఞాత్యై త్రయోదశ లోకం ప్రణా ఉపదధాత్యేక వింశతి సంపద్యంతే ప్రతిష్టాభాగేక వింశ ప్రతిష్టా గారిహపత్యేక వింశస్తైవ ప్రతిష్ట గారిహపత్యవన ప్రతిష్టతి ప్రత్యజ్ఞం చిజ్ఞానస్తిష్టతి ఏవం వేద పంచచితేకం జన్వేదం ప్రథమం జన్మాన పాంతో యజ్ఞ పాంతా పశవో యజ్ఞమేవ పశో నవరుంధే త్రిజులేకం జన్మేద ద్వితీయం జన్మానస్త్రేయమే లోకాయేష్వేవ లోకేషు ప్రతిష్టత్యేకచితేకం జన్మేద తృతీయం జన్మానయే కథావేదు భర్గో లోకేకవృదేవ సువర్గం లోకమేది పురీషేనాభ్యోహతి తస్మాన్ మాగుంసేనాశ్చిషన్నశ్చర్మా భవతి ఏవం వేద పంచే భవంతి పంచభిః పురీషేనభ్యోహతి సంపద్యంతే తథాక్షరాభిరానందం విరాజ్ వ్యాజ్యేవాన్నాద్యే ప్రతిష్ఠతి.